జన్యువులు పుస్తకం 9వ భాగం. టీటీ రకం మొక్కకు చెందిన శుక్రకణంలోని క్రోమోజోముల జతలో ఒక క్రోమోజోమే ఉంటుంది, అది టీ క్రోమోజోమే అవుతుంది. అలాగే ఎస్ఎస్ రకం మొక్కకు చెందిన శుక్రకణంలోని క్రోమోజోముల జతలో ఒక క్రోమోజోమే ఉంటుంది, అది ఎస్ క్రోమోజోమే అవుతుంది. అండకణాలలో కూడా ఈ సూత్రాలే వర్తిస్తాయి. అలాగే ఎస్టీ రకం మొక్కకి కానీ టీఎస్ మొక్కకి కానీ చెందిన శుక్రకణంలోని క్రోమోజోముల జతలో ఒకే క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సగం ఎస్ రకానివి, సగం టీ రకానివి అవుతాయి. అండకణాల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు శుక్రకణం అండకణాల కలయికతో విత్తనాలు ఏర్పడతాయని గుర్తుంచుకుంటే, ఎస్ కన్నా టీ ప్రాబల్యం ఎక్కువ కాబట్టి మెండెల్ సూత్రాలన్నిటినీ క్రోమోజోముల పరంగా వివరించవచ్చు. ఇది నిజంగా అత్యద్భుతం. క్రోమోజోములు అనేవి ఉన్నాయని కూడా తెలియకుండా కేవలం తన బఠానీ మొక్కల్లో పరిణామాలను గమనిస్తూ క్రోమోజోములు ఎలా పనిచేస్తాయో అద్భుతంగా వర్ణించాడు మెండెల్. అయితే మరికొన్ని ప్రశ్నలు లేకపోలేదు. మొదటి సమస్య ఏమిటంటే, క్రోమోజోముల సంఖ్య ఆశించిన దానికన్నా చాలా తక్కువ. మానవ కణాలలో కేవలం 23 జతల క్రోమోజోములే ఉన్నాయి. ఒక్కొక్క క్రోమోజోముల జత ఒక భౌతిక లక్షణాన్ని శాసిస్తుందని అనుకుంటే కేవలం 23 భౌతిక లక్షణాలే వస్తాయి. కానీ అది ఎలా సాధ్యం? మనిషి భౌతిక లక్షణాల సంఖ్య 23 కన్నా చాలా పెద్దదే అయి ఉండాలి. అయితే ఈ సమస్యకి సమాధానం తేలికైనదే. బహుశా మొత్తం క్రోమోజోము కాకుండా క్రోమోజోములలో చిన్న చిన్న భాగాలు మాత్రమే ప్రత్యేక భౌతిక లక్షణాలని శాసిస్తూ ఉండవచ్చు. ముత్యాల సరంలో ముత్యాలల క్రోమోజోము పొడవున అలాంటి భాగాలు ఉండవచ్చు. ఒక్కొక్క క్రోమోజోములోనూ అలాంటి భాగాలు డజన్లు, వందలు, వేలు ఉండవచ్చు. 1909లో విల్హెల్మ్ లూడ్విగ్ యోహాన్సన్ అనే డేనిష్ వృక్ష శాస్త్రవేత్త భౌతిక లక్షణాలను శాసించే ఆ క్రోమోజోమ్ భాగాలకి జన్యువు అని పేరు పెట్టాడు. గ్రీకులో ఈ పదానికి పుట్టుకకి కారణం అయినది అని అర్థం. ఈ సూచనని అందరూ సమ్మతించారు. క్రోమోజోములు అంటే జన్యువుల మాలికలు అని అందరూ అనుకోసాగారు. అయితే మరిన్ని చిక్కు ప్రశ్నలు లేకపోలేదు. ఇవి మరి కాస్త జటిలమైనవి. ఉదాహరణకి, పుట్టబోయే శిశువు మగ శిశువా ఆడ శిశువా అన్న దానిని శాసించే కారణం ఏమిటి? మనుషుల్లో సగం మంది పిల్లలు మగపిల్లలు, సగం ఆడపిల్లలుగా పుడతారు. స్త్రీత్వం పురుషత్వం అనేవి చాలా ముఖ్యమైన భౌతిక లక్షణాలు. కానీ ఆ లక్షణాలు మెండెల్ సూత్రాలని పాటించవు. మెండెల్ సూత్రాల ప్రకారం ఒక కొత్త తరం మొత్తం ఒకే లక్షణం గల సంతతి పుట్టవచ్చు, 2వ లక్షణం ఎక్కడా కనిపించకపోవచ్చు, లేదా 3:1 నిష్పత్తిలో లక్షణాలు విభజించబడి ఉండవచ్చు. స్త్రీయత్వ పురుషత్వ లక్షణాలకి మాదిరి ఎప్పుడూ 1:1 నిష్పత్తిలో మాత్రం కనిపించవు. అమెరికన్ జీవశాస్త్రవేత్త థామస్ హంట్ మార్గన్ ఝాసా ఈ సమస్య మీదకి మళ్ళింది. దానిని పరిశోధించటానికి 1908లో ఇతడు ఒక చిన్న పురుగుని ఎంచుకున్నాడు, అదే ఫ్రూట్ ఫ్లై. దీని శాస్త్రీయ నామం డ్రోసోఫిలా. ఇది చాలా చిన్న కీటకం. దీనిని పెంచడానికి పెద్దగా స్థలం అక్కర్లేదు. దీని కణాలలో కేవలం 4 జతల క్రోమోజోములే ఉంటాయి. ఈ రకం ఈగలకి సామాన్యంగా ఎర్రని కళ్ళు ఉంటాయి. కానీ మార్గనికి అప్పుడప్పుడు తెల్లని కళ్ళున్న ఈగలు తారసపడేవి. తెల్ల కళ్ళున్న మగ ఈగలని, ఎర్రని కళ్ళున్న ఆడ ఈగలని ఒక సీసాలో ఉంచితే పూర్తిగా ఎర్రకళ్ళ సంతతే వచ్చింది. తెల్లకళ్ళ కన్నా ఎర్రకళ్ళకి ప్రాబల్యం ఎక్కువైతే మెండెల్ సూత్రాల ప్రకారం అలాగే జరుగుతుందని మనకి తెలుసు. కానీ ఎర్రని కళ్ళ తదుపరి తరంలో అంతరంగ సంపర్కం జరగనిచ్చినప్పుడు ఎర్రకళ్ళు తెల్లకళ్ళు 3:1 నిష్పత్తిలో కనిపించాయి. ఈసారి కూడా మెండెల్ ధర్మాలే వర్తించాయి.